మహదేవ సతులా కళ్యాణం జగదానందకారకం, మహదేవ సతులా కళ్యాణం జగదానందకారకం, మహదేవ సతులా కళ్యాణం జగదానందకారకం. బ్రహ్మదేవుని మానసపుత్రుడు దక్ష ప్రజాపతి పేరొందిన ఘనుడు, బ్రహ్మదేవుని మానసపుత్రుడు దక్ష ప్రజాపతి పేరొందిన ఘనుడు, ముల్లోకములను ఏలంగా విధాతయాతని సృష్టించంగా, తపోఫలము చే దక్షుండు పరమేశ్వరినే తనయగా పొందెను, ముదమొందిరి ప్రసూతి దక్షులు కాత్యాయనినే కొమరితగా పొంది, తనయ పలుకు చిలుక పలుకులు చిందించు సిరిచిరు నగవులు, తిలకించంగను ఆటపాటలు మురుయుచుండెనా పతి సతులు, వనతుమ్మెదల రెక్కలు ప్రోలు కురులు చంద్ర కళలొలుకునగుమోము, పసిడి మూవల పదరవళులు యౌవని ఎయి సతి పెరుగుచుండెను, చతుషష్టి కళలతో వెలుగొందు చూసతి పదునారు కళలతో పెరుగుచుండెను, వినయ విద్యలకు పెట్టింది పేరు, వినయ విద్యలకు పెట్టింది పేరు, లేరు ఎవ్వరును ఆమె తీరు సరిగమ పదని ససానిదపమగరిస, మహదేవ సతులా కళ్యాణం జగదానందకారకం. దక్ష ప్రజాపతికి హరుడనినా మదినయున్నది ఎంతో చులకన, దక్షుండు అవమానించెనా మహామండలి సభలోనా, అయినను శివుడు ఓర్మి వహించెను హరుని నగవులే తాపము శమించు, దక్ష ప్రజాపతి గుర్తింపనేరడును అఖిల లోకముల హరుడే పతియని, శివలింగమును ముఖద్వారమున మెట్టుగా వేయదలచెను దక్షుండు, గర్వముతో యాతడు అంధుడాయెను విధాత మనసు వికలమాయెను, దక్షుండు యత్నముల విఫలమాయెను పెలికి వేయుటకు శివలింగమును, అంతటా సతి శివలింగమును దూది పింజవలే కరమున చేకొనెను, అది ఏ సతీ పరమేశ్వరవైనము కఠినమైనను జేర్చును తీరము, బలమైనది జన్మాంతర బంధము జన్మ జన్మలకు కొనసాగు బంధము, దక్షుడు అవమానించుచుండెను అడుగడుగున ఆ సదాశివుని, ఆతని తనయ సతీదేవి హరుని పతిగా పొందదలచెను, అంగీరసముని కుమారుండు శతభిషుడనునతడు సౌందర్యహీనుడు సతీ శతభిషుల వివాహమును సేయదలచనా దక్ష ప్రజాపతి. సతిని రక్షింప చటుడను నామమున హరుడు ఏతెంచే శిల్పకారునిగా శతభిషుని రూపవంతునిగా సేయమని కోరెను దక్షుండు. అంతనా హరుడు శతభిషునికి కాయకల్ప చికిత్స చేసెను సంతసించెను అంగీరస దక్షులు తెలియగలేరు విధి బలీయముయని. భీకర రాక్షసుడు వృత్తాసురుడు సతీదేవిని సంహరింపగను శతభిషునిలోన ప్రవేశించెను అంతహరుడు జని అసురుని చంపెను. సతీదేవియే హరుని దేవియని తెలుసుకొని నా శతభిషుండు నిరాకరించెను వివాహమునకు పునః సౌందర్యహీనుడుగా మారెను. పెను అగ్ని పరీక్షలు ఎదురాయెను అయినను సతి పట్టు విడదాయెను. పుత్రిక యొక్క ఘన స్వయం వరమును దక్షుడు లోకముల చాటింపు వేసెను. శివుని విగ్రహము శివుని చేతనే మలపించెనంత దక్షుండు పాపము తెలియదు యాతడికి నేత్రములుండియును తాను అంధుడాయనని. శివుని విగ్రహమును నిలువబెట్టెను ప్రవేశద్వారమున ఆ దక్షుండు. చెరుపలేడాయే దక్ష ప్రజాపతి సతిమదిలోని ఆ పరమశివుని. మాయాదర్పణము నిలిపెనులే ప్రవేశద్వారమున దక్షుండు. హరుని బింబమును మదిలోన నిలిపెనులే సతి దాక్షాయణి. జరిగే భంగము ఘనముగా సురులకు ప్రవేశద్వారము నందుననే కడకు అంత సంతసించెనులే బలదర్పముతో ఆ ప్రజాపతి. ఎల్ల లోకముల రాకుమారులతో నవకళలొలికినది సభామండపం. శివునికి జరిగిన పరాభవమునకు దక్షుని మనసు పరమానందము. తండ్రి ఆజ్ఞానుసారమునా మెల్లమెల్లగా నడచెను హంసగమన. తండ్రి ఆజ్ఞానుసారమునా మెల్లమెల్లగా నడచెను హంసగమన. దేవీ సతీ మన ఫలకమునా నిలిపెను హరుని మందగమన. సానిదనిద పదాపమ పాప గమ పదనిద పమ గమ పగమ గరిస మహదేవ సతులా కళ్యాణం జగదానందకారకం. ముల్లోకములు మరియు సభాసదులు తిలకించుచుండగా వరించే విభునిగా ద్వారమున నున్న హరుని విగ్రహము నలరించే మాలతో మాహేశ్వరీ. జీవరహితమగు విగ్రహమును వరించుటనున్నది అనుచితమనియును. నిరాకరించెను దక్షుండు పలువురును శివుని మరియును తూలనాడెను. త్రికరణ శుద్ధిగా సతీదేవి సాంబుని మదినా తలచినది. విగ్రహమును తన విభునిగా తలచి గళమున వరమాల నలరించినది. లోకములన్నీయు భగవంతునిని విగ్రహారాధనలో ఆరాధించుచు అనుగ్రహమును పొందుచున్నవని కావున వివాహము సముచితమనిరీ. సురలు యక్షిణుల పుష్పవర్షము సురోత్తమ బ్రహ్మలు మనమానందము. వెలువడే విశ్వమున సమభాగతత్వం కలిగెను భావనకు పరమార్థం. సతీ మహాదేవుల దాంపత్యం సప్తలోకములకు సజీవ శిల్పం. అత్యంత రమణీయం గిరిజారమణం కైలాసనగమిక సర్వాంగ సుందరం. మహాదేవ సతుల కళ్యాణం జగదానందకారకం. మంగళం జయ మంగళం సతీహరులకు మంగళం. మంగళం జయ మంగళం సతీహరులకు మంగళం. మంగళం శుభమంగళం అర్ధనారీశ్వరమునకును మంగళం జయ మంగళం. శ్రీసతీహరులకు మంగళం. శ్రీసతీహరులకు మంగళం.